రోదసి పుస్తకం 10వ భాగం. ఇందులో 4వ విభాగం ద్రవ్య ఇంధనపు రాకెట్లు. ద్రవ్య ఇంధనపు రాకెట్ను నిజంగా నిర్మించిన వ్యక్తి రాబర్ట్ హచ్చింగ్స్ గోడార్డ్ అనే అమెరికన్ శాస్త్రవేత్త. అతడు 5 అక్టోబర్ 1882 మసాచుసెట్స్ రాష్ట్రంలోని వోర్సెస్టర్లో జన్మించాడు. చిన్నతనంలో ఇతనికి కాల్పనిక విజ్ఞానం అంటే ఇష్టం ఉండేది. హెచ్జి వెల్స్ రాసిన వార్ ఆఫ్ ది వరల్డ్స్ అంటే విశ్వఘర్షణ అనే పుస్తకం చదివాడు. ఈ పుస్తకం 1898 అచ్చయ్యింది. అందులో మార్స్ గ్రహం నుండి వచ్చిన ప్రజ్ఞావంతులైన జీవులు భూమి మీద ఎలా దాడి చేసింది వర్ణించాడు. అది చదివిన గోడార్డ్ మనసులో కూడా ఏవో కొత్త ఆలోచనలు మెదలసాగాయి. అతడు కాలేజీలో చదువుకునే రోజుల్లో 1950 ప్రయాణ సౌకర్యాలు అనే వ్యాసం రాశాడు. పెద్ద పెద్ద అయస్కాంతాల చేత చోదింపబడుతూ గాలి తీసేసిన సొరంగాలలోంచి దూసుకుపోయే రైళ్ళని వర్ణించాడు. అలాంటి రైళ్ళు బాస్టన్ నుండి న్యూయార్క్కి 10 నిమిషాల్లో ప్రయాణిస్తాయని ఊహించాడు. దురదృష్టవశాత్తు 1950 అటువంటిదేమీ జరగలేదు. అప్పటికీ ఆ 2 ఊళ్ళ మధ్య ప్రయాణించడానికి 4 గంటలు పట్టేది. మెల్లగా గోడార్డ్ ధ్యాస రాకెట్ల మీదకి మళ్ళింది. 1914 అతడు రాకెట్లకు సంబంధించి 2 పేటెంట్లు తీసుకున్నాడు. 1919 అతడు చిన్న పుస్తకం రాశాడు. 69 పేజీల పుస్తకంలో రాకెట్లు ఎలా పనిచేసేది, వాటి సహాయంతో చంద్రుణ్ణి ఎలా చేరుకునేది వర్ణించాడు. సియాల్కోవిస్కీ ఆలోచనలకి ఇతడి భావాలకి మధ్య చాలా పోలిక ఉంది. గోడార్డ్ పెట్రోల్ మీద, ద్రవ్య ఆక్సిజన్ మీద పనిచేసే రాకెట్ల నిర్మాణానికి ఉపక్రమించాడు. 16 మార్చి 1926 ఆబర్న్ మసాచుసెట్స్లో ఉండే తన మేనత్త పొలం నుండి తన మొట్టమొదటి రాకెట్ని ప్రయోగించడానికి అంతా సిద్ధం చేశాడు. తన రాకెట్ పక్కన నుంచుని భార్య చేత ఫోటో కూడా తీయించుకున్నాడు. ఆ రోజు చాలా చలిగా ఉంది. నేల మీద ఎటు చూసినా మంచు, ఓవర్ కోటు, బూట్లు వేసుకుని ఓ చిన్న వేదిక లాంటి దాని పక్కన నుంచుని కనిపిస్తాడు గోడార్డ్ ఆ ఫోటోలో. ఆ వేదిక మీద ఓ రాకెట్ నిటారుగా నుంచుని ఉంది. దాని పొడవు 120 సెంటీమీటర్లు, వెడల్పు 15 సెంటీమీటర్లు. వేడుక చూడడానికి పత్రికా విలేకరులు ఎవరూ లేరు, అసలు ఎవరూ లేరు. ఎవరికీ పట్టలేదు కూడా. అయినా కూడా గోడార్డ్ రోదసి ప్రపంచంలో కొలంబస్ అనిపించుకున్నాడు. రోదసిలోకి పోగల శక్తి సామర్థ్యాలు గల రాకెట్ల కోవకి చెందిన మొట్టమొదటి రాకెట్ని ఆ క్షణం అతడు ప్రయోగించబోతున్నాడు. ఒత్తికి నిప్పు అంటించాడు గోడార్డ్. రాకెట్ 56 మీటర్ల ఎత్తుకు ఎగిరింది. సెకనుకి 96.5 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. ఇది పెద్ద విశేషమేమీ కాకపోవచ్చు, కానీ గోడార్డ్ రూపొందించిన ఇంజన్ పనిచేస్తుందని రూఢి అయ్యింది. ఇక చేయవలసిందల్లా ఇంకా పెద్ద రాకెట్లు నిర్మించడమే. వాషింగ్టన్లో స్మిత్సోనియన్ సంస్థ నుండి ఎలాగోలా కొంత డబ్బు రాబట్టాడు గోడార్డ్. మసాచుసెట్స్లో వోర్సెస్టర్లో 1929 జూలైలో ఇంకా పెద్ద రాకెట్ని నిర్మించి సిద్ధం చేశాడు. మొదటి దానికన్నా ఇది ఇంకా వేగంగా, ఇంకా ఎత్తుకు వెళ్ళింది. ఓ భారమితి, ఓ థర్మామీటరు, ఓ కెమెరా కూడా ఈ రాకెట్ మోసుకెళ్ళింది. వాతావరణంలో పైపొరల్లో ఎలా ఉంటుందో పరీక్షించడానికి అలాంటి సాధనాలు మోసుకెళ్ళిన మొదటి రాకెట్ అదే. అయితే ఇలాంటి విజయాలతో గోడార్డ్ జీవితం సాఫీగా సాగిపోయింది అనడానికి లేదు. ఏదో విడ్డూరం మనిషి అనుకున్నారు అంతా. రాకెట్లో మనిషి చంద్రుణ్ణి చేరుకోగలడు అంటే నవ్వారు. న్యూయార్క్ టైమ్స్ పత్రికలో ఓ సంపాదకీయం ఈ గోడార్డ్కి కాస్త పిచ్చని, గాలి లేని ఖాళీ ఖగోళంలో రాకెట్లు పనిచేయవని కొట్టిపారేసింది. ఆ సంపాదకీయం బట్టి ఆ రాసిన వాడికి అట్టే తెలియదని, చర్య ప్రతిచర్యల మధ్య సంబంధం కూడా అతడు ఎరగడని తెలుస్తోంది.